నా సింగి సంపంగి నా కొంటె కోడంగి నీకెందుకే బెంగ కోమలాంగి మారి కదమారి రాకుమారి మారంది మకు రంగ రంగి హాటు హాటు సరదాలు అట్టిపెట్టు షర్టైతే ఎస్కో సేతులు దేని జాకెట్ దిన్న షర్టైతే ఎస్కో సేతులు దేని జాకెట్ జారిపోయి జారి జట్టు సీర కట్టుకో కదమారి రంగుమారి మారంది మకు రంగ రంగు ఐసు చెయ్యవే వయసు మీద ఉన్న మోజు తీర్చవే నైసు ఊసులాడి ఐసు చెయ్యవే వయసు మీద ఉన్న మోజు తీర్చవే పొట్టి కురసగిరజాలెట్టి మత్త గిడ సగ్గవును తొడిగి ఇంగిలి సుఖి సుడిచి బెంగ తీర్చవే నీకెందుకే బెంగ కోమలాంగి మారి కదమారి రాకుమారి మారంది మకు రంగ రంగ సుకుమారా రాకుమారా